विश्वनायक राज्य राज्यपालक बेल बेल पोट्ल अग्नि पर्वताल कलयिका शक्ति शक्ति सूचिका युक्ति युक्ति पाचिका सहस्र सूर्य सागरालु ओक्कटैन कदलिका निरंकुशंग दूकुतुन्न दानवेश्वरा रक्तधारा चोरा घोरा अघोरा कर्कसंग रेगुतुन्न कालकिंकरा रावणा जय जय जय शत्रु सेसना जय जय जय चित्र हिंसक मृत्यु मृत्यु घंटिका मुज्जगाल एक काल पलुर काल ध्वंसका खड्ग भूमि कार्मिका कदन रंग कर्षक राम नगर पट्टणाल सकल जनाकर्षक अंधकार तारा धीर सुधीर अंधमैन रूपमुन्न अति भयंकर నవ్వుతున్న ప్రళయ భీకర రావణ జై జై జై శత్రు శేషన జై జై జై రావణ జై జై జై సింహాసన జై జై జై నామరూపనాశక వికృతాల విద్యలెన్న చదివి నవ్వినాశక చరమగీత గాయక నరకలోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక అహంకార హార భార కిశోర నరాలు నాగు పాములైన నిర్భయేశ్వర తీర నేర కుటీర కణము కణము రణములైన కపాలేశ్వర